తొమ్మిది ఆకాశము పదార్థమే. ఇక ఆకాశాన్ని ఎలా గుర్తుపట్టగలవు? దాన్ని గుర్తుపట్టడానికి ఒకే ఒక పరోక్ష మార్గం ఉంది. ఏమిటంటే, రెండు వస్తువులు కొట్టుకుంటే శబ్దం వస్తుంది. శబ్దం వినిపిస్తే దాన్ని బట్టి రెండు వేరు వేరు ఆయసరు 16 వస్తువులు ఉన్నాయని, అవి ఒకప్పుడు దూరంగా ఉండి ఇప్పుడు ఒకదానికొకటి కొట్టుకున్నాయని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే రెండు వస్తువులకు ఘర్షణ ఉండాలంటే మొదట అవి దూరంగా ఉండాలి, తరువాత దగ్గరకు రావాలి. అవి దూరంగా ఉన్నాయంటే వాటి మధ్యలో ఆకాశం ఉంది అని అర్థం. కనుక ప్రపంచంలో శబ్దం పుట్టాలి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉండి తీరాలి. పుట్టిన శబ్దం మరొక చోటికి ప్రసారం కావాలంటే వాయు సహాయం కావాలి, అది వేరే విషయం. శబ్దం పుట్టాలంటే మాత్రం వస్తువుల మధ్యలో ఆకాశం ఉండి తీరాలి. అందుకే పెద్దలు శబ్దం అనేది ఆకాశం యొక్క గుణం అన్నారు. ఆ విధంగా ఒక శబ్దం పుట్టినప్పుడు చెవి యొక్క సహాయంతో ఆ శబ్దాన్ని గ్రహించి తద్వారా మనం ఆకాశాన్ని ఊహిస్తాం. అలాగే ఇంటి కప్పుకి మనకి మధ్యలో వేరే వస్తువేదీ మనకు కనిపించడం లేదు, కనుక మధ్యలో ఆకాశం ఉందని ఊహిస్తాం. అందుకే ఆకాశం అప్రత్యక్షం అన్నారు పెద్దలు, అంటే ప్రత్యక్షం కాదన్నమాట. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి సూటిగా దొరకదు కనుక పంచభూతాలలో ఆకాశము సూక్ష్మతమము అన్నారు.